అయినా ఒకటాయే రెండాయే ఉయ్యాల, రెండు మూడు మసాలాయే ఉయ్యాల. జోలాలి ఒలాలి నైనా మూడు మాసములో నా ఉయ్యాల, ముడి కట్లు బిగువాయే ఉయ్యాల. జోలాలి ఒలాలి నైనా మూడాయే నాలుగాయే ఉయ్యాల, నాలుగైదు మాసములాయే ఉయ్యాల. జోలాలి ఒలాలి నైనా ఐదాయే ఆరాయే ఉయ్యాల, ఆరు ఏడు మాసములాయే ఉయ్యాల. జోలాలి ఒలాలి ఏడో మాసములో నా ఉయ్యాల, నైనా వేగుళ్ళు బయలెళ్ళే ఉయ్యాల. జోలాలి ఒలాలి నైనా ఏడాయే ఎనిమిదాయే ఉయ్యాల, ఎనిమిది తొమ్మిది మాసములాయే ఉయ్యాల. జోలాలి ఒలాలి నైనా తొమ్మిది మాసములో నా ఉయ్యాల, నైనా శ్రీకృష్ణ జన్మముర ఉయ్యాల, నైనా శ్రీకృష్ణ జన్మముర ఉయ్యాల.